తస్మై దేవా ప్రాయశ్చిత్యమేషంతస్మాయేతాన్ దశర్షభామానభందతైవాసంతృజమదధర్యోర్బ్రహ్మవర్చసకామస్యాత్తస్మాయేతాన్ దశర్షభామానభేదాముమేవాదిత్యగ్నిస్వేన భాగధేయేనోపధావచిసేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి వసంతా ప్రాతస్త్రీల్లలామానానభేదగ్నే మధ్యంతినేత్రేంక్షితి పృష్టాన్ శరద్యపరాన్నేత్రేంక్షితి పారాంత్రేణి వాదిత్యస్య తేజాగుంసి వసంతా ప్రాతగ్రేష్మే మధ్యంతినే శరద్యపరాన్నే యావంతే తేజాగుంసి తాన్యేవావరుంధేత్రయస్త్రయాలభ్యంతేభిపూర్వమేవాస్మిన్ తేజోదధారి సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరో వై బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర ఏవాస్మై బ్రహ్మవర్చసం ప్రయచ్చతి బ్రహ్మవర్చస్యేవ భవతి సంవత్సరస్య పరస్తాత్ ప్రజాపత్యం కద్భ్రమానభేద ప్రజాపతి సర్వా దేవతా దేవతా స్వేవ ప్రతిష్టతి యతి బిభీయా దుష్టమిమా భవిష్యామేతి సోమా పౌష్ణగ్నిశ్యామమానభేద సౌమ్యో వై దేవతయా పురుష పౌష్ణా పశవస్తయైవాస్మై దేవతయా పశుభ్యస్తచంగలో దినదశ్చర్మ భవతి దేవాశ్చ వేయమశ్చాస్మిన్ లోకే స్పర్ధం దశయమో దేవానామింద్రియం వీర్యమయుమదసద్యమస్య యమత్వంతే దేవామన్యంత యమో వాయిరమభూద్యద్వయగ్రస్మయదితే ప్రజాపతిముపాధావన్ సకేతౌ ప్రజాపతిరాత్మనముక్షవశౌ నిరమిమీదతే దేవా వైష్ణావరుణేం వశామాలభంతైంద్రముక్షాణం తం వరుణేనైవ గ్రాహయిత్వా విష్ణునాయేన ప్రాణుదంతైంద్రేణైవాస్యేంద్రియమవ్యంజతయోభ్రాతుర్వ్యభాంశాస్తస్పర్ధమానా వైష్ణావరుణేం వశామాలభేదైంద్రముక్షాణం వరుణేనైవ భ్రాతుర్వ్యం గ్రాహయిత్వా విష్ణునాయేన ప్రణుదత ఐంద్రేణైవాస్యేంద్రియం వృంగే భవత్యాత్మనాపరాస్య భ్రాతుర్వ్యో భవతీంద్రో వృత్రమహంతం వృత్రాదశోడశభిర్భోగేరసినాత్తస్య వృత్రస్య జీర్షతోగామముదాయం తావైదేహ్యో భవంతా సామృషభో జఘనేనో దైత్తమింద్రో జాయత్సో మన్యతయో వా ఇమమానభేదముచ్చేతాస్మాత్ పాత్మనైపి సాగ్నేయం కృష్ణగ్రీవమానభైంద్రమృషభందస్యాగ్నిదేవత్వేన భాగధేయేనోపసృతష్టోడశధావృత్తస్య భోగానప్యదహదైంద్రేణేంద్రియమాత్మన్న సత్రయపాత్మనా గృహీతస్యాత్ సాగ్నేయం కృష్ణగ్రీవమానభేదైంద్రమృషభమగ్నిరేవాస్యస్యేన భాగధేయేనోపసృతః పాత్మానమవిదహత్యైంద్రేణే ఇంద్రియమాత్మన్ధత్తే ముచ్యతే పాప్మనా భవత్యేవద్యా వా పృథివ్యాం ధేనుమానభేదజ్యోగపరుద్ధో నయోరిహి వాగేధో ప్రతిష్ఠితో ధైర్యజ్యోగపరుద్ధోద్యా వా పృథివీ ఏమస్యేన భాగధేయేనోపధావతితే ఏనం ప్రతిష్టాంగమయత ప్రత్యే ప్రతిష్ఠతి పరిహారిణే భవతి పరిహారి వక్ేదస్య రాష్ట్రయ్యోద్యోగ పరుద్ధ సమృద్ధే వాయవ్యం వత్సమానభేద వాయుర్వాహనయోర్వత్స ఇమే వాస్మై లోకా అపశుష్కాపశుష్కాధైర్యోగ పరుద్ధో వాయుమేవస్తేన భాగధే నోపధావతి సగేవాస్మా ఇమాన్ లోకాన్ విషం ప్రజాపయతి ప్రాస్మా ఇమే లోకాస్తువంతి భుంజత్తేనం విడుపతిష్టతే ఇంద్రవనస్తమపో నోత్సయముత్తమ పశురాశీర్తం పృష్టం ప్రతి సంగృత్యో దక్షిదత్తగం సహస్రం పశవో నోదాయన్ సమున్నతోభవద్య పశుకామస్యాత్సగేతమైంద్రమున్నతమానభేదేంద్రమేవస్యేన భాగధేయేనోపధావతి సేవాస్మై పశూన్ ప్రయచ్చతి పశుమానేవ భవత్యున్నతో భవతి సాహస్రీవాగేకా లక్ష్మీయదున్నతో లక్ష్మీ పశూనవరుంధే యదా సహస్రం పశూన్ ప్రాప్నుయాథమేత్తమం వామనమాలభేదైతస్మిన్వేత సహస్రమధ్యతిష్ఠత్తస్మాదేశ వామనస్సమేషిత పశుభ్యయేవ ప్రజాదేభ్య ప్రతిష్టాం దధాతి కోరుహతి సహస్రం పశూన్ ప్రాప్తమిత్యాహోరాత్రాణ్యేవ సహస్రకం సంపాద్యాలభేద పశవో వా అహోరాత్రాణి పశూనేవ ప్రజాతాన్ ప్రతిష్టాంగమయత్యోషధీభ్యో వేహతమాలభేద ప్రజాకామోషధయో వా ఏతం ప్రజాయై పరిపాధంతే యోనం ప్రజాయేతం ప్రజాన్న విందదమోషధయః ఖలు వా ఏతస్యేతోమపిఘ్నంతి యా వేహద్భవత్యోషధీరేవ ధేయేనాపధావతి తావేవాస్మై స్వాద్యోనే ప్రజా ప్రజనయంతి విందే ప్రజామాపో వాషధయోషావేవాస్మాసతశ్చద్దరసి తస్మాదాహుర్యశ్చైవం వేదయశ్చ నాపస్వాసరస్తద్దీంద్రేకం సోతవ శాపాలభేద భూతి కామో జాతో వాషయోదంభోత్తే సంభోజన్న ప్రాప్నోదేంద్రం ఖలు వాషాభవతింద్రమేవ స్వేన భాగతే ఏనాపధావతి ఏనం భూతింగమయతి భవత్వేవయగం సోత్వాశాస్యాత్తమైంద్రమేవాలభేతైతద్వాపదతింద్రియగం సాక్షాదేవేంద్రియమవరుంధైంద్రాజ్ఞం పునరుచ్చిష్టమాలభేదయః పురుషాస్వామన్నపి వేద్విచ్ఛిన్నో వాగేతస్య సోమపీఠోయో బ్రాహ్మణః సన్నాదిధీయాత్ పురుషాస్వామన్నపి మలీంద్రాగ్నీ ఏవస్మేన భాగధేయేనోపధావతి ఆదేవాస్మే స్వామపీఠం ప్రయచ్చత ఉపేణకం స్వామపీఠో నమదీయతేంద్రో భవతీంద్రియం వై స్వామపీఠ ఇంద్రియమేవ స్వామపీఠమవరుంధే యదాగ్నేయో భవత్యాగ్నేయో వై బ్రాహ్మణస్వామేవ దేవతామనుసంతనోది పునరుచ్చిష్టో భవతి పునరుచ్చిష్ట ఇవక్యేదస్య స్వామపీఠస్ సమర్థే బ్రాహ్మణస్పత్యంతో పరమానభేదాభిచరన్ బ్రహ్మణస్పతిమేవ స్వేన భాగధేయేనోపధావతి తస్మాదేవై నమాదృష్టది తాజగాత్యమార్చరితో పరో భవతి క్షురపభిర్వాగేషా లక్ష్మీయస్తో పరః సమర్థ్యై స్వయోపోభవతి లగ్నో వై స్వభద్రమేవాస్మై ప్రహరతి సమయం బలిశ్రిణాద్యేవైనం వైభేదగయజ్ఞోభిణత్వేవైనం బృహస్పత్యగుంశజ పృష్టమానభేద గ్రామకామో యః కామయేత పృష్టగుంసమానాగస్యామితి బృహస్పతిమేవ స్వేన భాగధేయేనోపధావయసేవైనం పృష్టగుంసమానాంతరోది గ్రామ్యే భవతి శృతిపృష్టో భవతి బారిహస్పత్యోక్ష్యేదేవతయా సమర్థ్యై పౌష్ణగ్యశ్యామమానభేదాన్న కామోన్నం వై పూషా భూషణమేవ స్వేన భాగధేయేనోపధ ఏవాన్నం ప్రయచ్చత్యన్నాద ఏవ భవతి శ్యామో భవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధి మారుతం వృష్టిమానభేతాన్న కామోన్నం వే మరుతో మరుత ఏవ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మాన్నం ప్రయచ్చన్నాద ఏవ భవతి ప్రత్యర్థవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధ్యా ఐంద్రవర్ణమానభేదేంద్రియకామయింద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మిన్నింద్రియం దధాదేంద్రియావ్యేవత్తరుణో భ్రూమాన్ భవత్యేతద్వా ఇంద్రస్త రూపకం సమర్థ్యై సావిత్రోపధ్వస్తమానభేద సనికామస్స పితా వై ప్రథమానామీశేష పితారమేవ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మై సయం ప్రసువతి దానకామాస్మై ప్రజా భవంతి మధ్వస్తో భవతి సావిత్రోక్యేదేవ సమృద్ధే వైశ్వదేవం బహురూపమానభేదాన్నగామో వైశ్వదేవం వాన్నం విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మాన్నం ప్రయచ్చంత్యన్నాదయేవ భవతి బహురూపో భవతి బహురూపగ్యన్నగం సమర్థే వైశ్వదేవం బహురూపమానభేద గ్రామకామో వైశ్వదేవా వైషజాత విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మే సుజాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యేవ భవతి బహు లోపా భవతి బహుదే భక్త్యోక్యేణ సమధ్యే ప్రాజాపత్యంతో పరమానభేదయస్యానాజ్ఞాతమివజ్ఞోకామయే ప్రాజాపత్యో వై ప్రజాపతి ఖలు వేదస్య వేదయస్యానాజ్ఞాతమివజ్ఞోకామయతి ప్రజాపతిమేవ స్వేన భాగధేనోపధావృతయేవైనంతస్మాత్స్రామాన్ముంచలితో పర భవతి ప్రాజాపత్యోహ్యేదేవతయాసమధ్యై వషట్కారోగాయత్రిగేశిరాక్షిణత్తరసరాపదత్తం బృహపరిరుమా గృహాపృష్టావసాభవద్వితీయ పరాపదత్తం మిత్రావరుణాపగృహీతాంసాద్యూపావసాభవద్యతృతీయ పరాపదత్తం విశ్వే దేవా ఉపాగృహన్ సాపహలోపావశాభవద్యశ్చతుర్థ పరాపదత్స పృథివీ ప్రావిశత్తం బృహస్పతిరభ్యగృహాదస్తేవాయ భోగాయేతి సమక్షపశస్వమభవద్యల్లోహితం పరాపదత్తద్రుద్రముపాగృహ్ణా సారోద్రీలోహిణేవద్భారహస్పత్యాగుంశత్ పృష్టామాభేదబ్రహ్మరచకామో బృహస్పతిమేవస్మేన భాగధేయేనోపధావతి సగేవాస్మిన్ బ్రహ్మవర్చసందధాది బ్రహ్మవర్చస్యేవ భవతి సందధాం వాయేణోయద్వసారదైవ ఖలు వై బ్రహ్మవర్చసం సందధామేవ రసం బ్రహ్మవర్చ సమవరుంధే మైత్రావరుణేంద్రిరూపామానభేదవృష్టికామో మైత్రం వా అహర్వారుణేరాత్రిరహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యావర్షది మిత్రావరుణావేవాన భాగధేయేనోపధావతి తావేవాస్మాహోరాత్రాభ్యాం పర్జన్యం వర్షయతశ్చందసాం వాగేషరసోజద్వసారసయవ ఖలు వై వృష్టిశ్చందసామేవ నరసంవృష్టిమవరుంధే మైత్రావరుణేంద్రిరూపామానభేద ప్రజాగామో మైత్రం వా అహర్వారుణే రాత్రిరహోరాత్రాభ్యాం ఖలు మే ప్రజా ప్రజాయంతే మిత్రావరుణావేవ స్వేన భాగధేయేనాపధాపజితామేవాస్మాహోరాత్రాభ్యాం ప్రజాం ప్రజనయతశ్చందసాం వాగేషరసోజద్వసారసయవ ఖలు వై ప్రజాశందసామేవ నరసం ప్రజావరుంధే వైశ్వదేవీం బహులోపామానభేదాన్నగామో వైశ్వదేవం వా అన్నం విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధామజిత ఏవాస్మా అన్నం ప్రయచ్చన్నాదయేవ భవతి ఛందసాం వా ఏషరసోయద్వసారసయవ ఖలు వా అన్నం ఛందసామేవ రసేనరసమన్నమవరుంధే వైశ్వదేవీం బహులోపామానభేద గ్రామగామో వైశ్వదేవాదా విశ్వానేవ దేవాన్ స్వేన భాగధేయేనోపధావజిత ఏవాస్మై సజాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యేవ భవతి ఛందసాం వారేణరసోయద్వసారసయవ ఖలు వై సజాతాచ్ఛందసామేవ రసేనరసగుం సజాతానవరుంధే బార్హత్పత్యముక్షభజమానభేద బ్రహ్మవచ్చసగామో బృహస్పతిమేవ స్వేన భాగధేయేనోపధావజిత ఏవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్తేవ భవతి వశం వా ఏషయసూక్షావశయవ ఖలు వై బ్రహ్మవర్చసం వశేనైవ వశం బ్రహ్మవర్చసమవరుంధేరోద్రేగం రోహిణీమానభేదాభిచరన్ రుద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి తస్మాగేవై నమావృశ్యతి తాజగాత్రిమార్చతి రోహిణీ భవతి రౌద్రేత్యేషా దేవతగాధమధ్యైష్టోయోపా భవతి వజ్రో వైష్టోవజ్రమేవాస్మై ప్రాదిశరమయం బలిగశ్రాత్వేవైనం వైభేజగరిద్మాభిరత్వేవైనం అసామాదిత్యోనవ్యలోచన తస్మై దేవా ప్రాయశ్చిత్తిమే ఛందస్మాగేతాగుం సౌరేజశ్వేతాం వశామానభందతగేవాద్భిన్భుజపదధర్యో బ్రహ్మవర్చసగామస్యాత్మాగేతాగుం సౌరేజశ్వేతాం వశామానభేదాముమేవాదిత్యగ్రస్వేన భాగధేయేనోపధావతి సగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి వైరోయోపభ భవత్యసో బిల్వ ఉదతిష్టత్సయో బ్రహ్మవర్చసమవరుంధే బ్రాహ్మణత్వత్యాంబృహర్ణే మాలభేదాభిచరన్ వారుణందరుణే భ్రాతుర్యంగ్రాహయిత్వా బ్రహ్మణా శృణుతే బృహర్ణే భవత్యే బ్రహ్మణోపయంసమర్థ్యైోపవతి వజ్రవైవజ్రమేవాస్మై ప్రహరతి శరమయం బరిహిష్యణేనం వైభేదయజ్ఞోభినత్తే వైనం వైష్ణవం వామనమానభేదయజ్ఞానాపనమేష్ణర్వైయజ్ఞాభిష్ణమేవ స్వేన భాగేనాపధాపతిశయేవాస్మై యజ్ఞం ప్రయచ్చత్యుపైనం యజ్ఞానమతి వామనోభవతి వైష్ణవేషదేవతమర్ధ్యై పాష్ట్రమయవమానభేద పశుకా భక్తష్టావే పశూనాం మిథునానాం ప్రజనగితాష్టానమేవ స్వేన భాగేయేనాపధావదిశయేవాస్మై పశూన్ మిథునాం ప్రజనయతి ప్రజాహివాయేతస్మిన్ పశవః ప్రవిష్టాశేషపుమాన్ సన్వణవ సాక్షాదేవ ప్రజాం పశూనవరుంధే మైత్రజ్ఞ శ్వేతమానభేద సంగ్రామే సంయత్తే సమయకామో మిత్రమేవ స్వేన భాగేయేనాపధావదిశయేవైనం మిత్రేణ సన్నయతి విశాలో భవతి వ్యవసాయయత్తేవైనం ప్రాజా భక్త్యం కృష్ణమాలభేద వృష్టియామ ప్రజాపతిర్వే వృష్ట్యాయీశ ప్రజాపతిమేవ స్వేన భాగేయేనాపధావదిశయేవాస్మై పర్జన్యం వర్షయతి కృష్ణాభవత్తేజద్దే వృష్టే రూపకం రూపేణైవ వృష్టిమవరుంధే శబలో భవతి విద్యుతమేవాస్మై జనయిత్వా వర్షయత్యవా శృంగో భవతి వృష్టిమేవాస్మై నియచ్చతి వరుణగం సుషుభానమన్నాద్యన్నోపానమత్సేనాం వారుణేం కృష్ణాం పశామపశ్యత్తాగస్వాయే దేవతర్యాలభరతమన్నాద్యముపానమద్యమన్నాద్యాయసంతమన్నాద్యన్నోపణమేత్సేతాం వారుణేం కృష్ణాం పశామాలభేద వరుణమేవ స్వేన భాగేనోపధావదిశయేవాస్మాన్నం ప్రయచ్చత్యన్నాదయేవ భవతి కృష్ణా భవతి వారుణే దేవతగా సమర్థే మైత్రజ్ఞ శ్వేతమానభేద వారుణం కృష్ణమపాంచౌషధీనాం చ సంధావన్నగామో మైత్రేర్వాషధయో వారుణే రామోపాంచ ఖలు వాషధీనాం చముపజీవామో మిత్రా వరుణామేవ స్వేన భాగధ్యేనోపధావదితా దేవాస్మాన్నం ప్రయచ్చలోన్నాదగేవ భవత్యమాంచౌషధీనాం చ సంధావాలభత ఉభయస్యావరుధ్యే విశాఖోయోపవతిద్వేక్యేదే సమర్థ్యై మైత్రజ్ఞ శ్వేతమానభేద వారుణం కష్టం జోగామయా వీయన్ నేత్రా భవతి మిత్రేణైవాస్మై వరుణగం శమయద్వారుణః సాక్షాదేవైనం వరుణపాశాన్ముంచుదయధీరా దుర్భవతి జీవద్దేవ దేవా వే పుష్టిన్నావిందంతాం మిథునే పశ్చందస్యాన్న సమరాధయంతామశ్వినా బభ్రూతా మావయో పుష్టిమస్యాత్సేతామాశ్వినేమానభేదాశ్వినాస్వేన భాగేనోపధావజితాస్మిన్ పుష్టిం ధర్తపుష్యతి ప్రజయా పశుభిః ఆశ్వినం ధోంద్రలామానభేదయోదుర్బ్రాహ్మణ స్వామం విమాధేదశ్వినో వై దేవానామ సోమవాస్తాండౌ పశ్చాదోపవేధం ప్రాప్నుదామశ్వినా వేదస్య దేవతాయోదుర్బ్రాహ్మణ స్వామం విమాధత్యశ్వినా వేవస్వేన భాగధేనోపధామదితా వేవాస్మై సోమవేధం ప్రయచ్చద ఉపైనగం సోమవేధోనమదియద్ధూమ్రభవతి ధూమ్రిమాణమేవాస్ మానవహంతి లలామో భవతి ముఖతగేవాస్మిన్ తేజో దధాది వాయవ్యంగో భృగమానభేదయమజగ్నివాగం సమభిషగం సయుదపూతావాహేదం వాగచ్చతి యమజగ్నివాగం సమభిషగం సంజనేషగ్రామ్యః పశుర్నారణ్యో యద్వా మృగో నేమేషగ్రామే నారణ్యేయమజగ్నివాగం సమభిషగం సంతి వాయుర్వై దేవానాం పవిత్రం వాయుమేవ స్వేన భాగజేనోపధావతి ఏనం పవయతి పరాజీవాస్మై వ్యుచ్ఛందే వ్యుచ్ఛతి తమః పాత్మానం ప్రవిశతి యస్యాస్మే సత్యమానే సూర్యో నావిర్భవతి సౌర్యం బహురూపమాలభేదావమేవాదిత్యగ్రస్తేన భాగధేయేనాపధావతి స ఏవాస్మాత్తమః పాత్మానమపహంతి ప్రతీర్చ్యస్మై వ్యుచ్ఛందే వ్యుచ్ఛత్యపదమః పాత్మానగంహతే ఇంద్రం వా విశ్వరేంద్రం నరో మరుతో యద్ధవో దివో యావశర్మ భరేష్మింద్రగం సుహవగం హవామహేగం వాముజగం సుకృతం దేవ్యంజనం అగ్నిం మిత్రం వరుణగం సాధకే భరత స్వస్తయే మమత్తు నః పరిద్వామతో వాతో అవాం గృహన్మాన్ శీతమింద్రావర్వదా ఇవం నష్టం నా విశ్వేవరివస్యంతు దేవాః ప్రియావో నామ హువే దురాణాః ఆయత్రమన్మరుతో వామశానాః శ్రియశేకం భానుభిః సంమిమిక్షురేతే రస్మభిస్తరుక్మభిః సుఖాదయః ఏవాసీమంత యుష్మినో అభీరవో విద్రే ప్రియస్య మారుతస్య ధామ్నః అగ్ని ప్రథమామసుభిర్నావ్యా సోమో రుద్రేభిరభిరక్షదుత్మనా ఇంద్రాభిర్ధాగ్నోత్వాదిత్యేర్నా వరుణస్తకంసిషాతు సన్నా దేవామసుభిరగ్నిస్తకం సోమస్తనోభిరుద్రియాభిః సమింద్రాభిర్యజ్ఞిః సమాదిత్యేర్నా వరుణో అజిజ్ఞపద్ యథాదిత్యావదభిస్తం బభోవర్మరుద్భిరుద్రా సమజానతాభిః ఏవాతృణమన్నీయమానా విశ్వే దేవాః సమనసో భవంతు కుత్రాచిద్యమృతో రన్వానరో నిధనయే అర్హంతశ్చిద్యమింధదేదం జనయంతి జంతవః సయ్యదిషో వనామహేతగం హవ్యామానుషాణాం ఉదద్యుమ్నశ్చిమాదే యజ్ఞో దేవానాం ప్రత్యేదిధుమ్నమాదిత్యాసో భవతా మృణయంతః ఆవోర్వాగేసుమగర్భవృత్యాగుంభోశ్చిద్యామని భోమిత్తరాధు శుచిరవస్సూయమసా అదబ్ధముపక్షేది వృద్ధవయా సువీర నష్టాంతి దోనదూరాద్యాదిత్యానాం భవతి ప్రణీతౌ ధారయంత ఆదిత్యా సోదృషస్వామిరేవా విశ్వస్య భువనస్య గోపాః దీర్ఘాధియో రక్షమాణా దుర్యమృతావానశ్రయమానా ఋణాని ధారయంత్రేగుంద్రేణ వ్రతా విదథే అంతరేషామహిమోమహిత్వందర్యమన్వరుణమిద్వచారు క్షత్రియాగం అవహాదిత్యామహే సుమృళేకాగం అభిష్టయే నదక్షిణామితికితేన సవ్యాన ప్రాచీనమాదిత్యానోత పశ్చా ్యాజిద్వసమోధీర్యాజిద్యుష్మానీతో అభయం జ్యోతిరస్యా ఆదిత్యానామవసా నూతనేన సక్షేమహి శర్మనాసందమేన అనాగాస్తే అదిత్వే దురాదయమై యజ్ఞం దశ్రోషమాణాః ఇమం మే వర్ణస్సుధీహమద్యాజమిడయ వామవస్యురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తేమిదమానో హవిర్భిః అహేణమానో వరుణేహ భోద్భిరుదగం సమానాయ ప్రమోషీః ఓం ప్రజాపతి ప్రజాసృజలతా సృష్టా ఇంద్రాగ్నే అపాగోహతాగం శోజాయత్ ప్రజాపతిరింద్రాగ్నే వై మే ప్రజా అపాభుక్షతామిసేతమైంద్రాగ్నమేకాదశకపాలమశ్శబ్దం నిలవపత్తామస్మై ప్రజా ప్రాసాధయతామింద్రాగ్నే వాగేతస్య ప్రజాపగోహతో యోలం ప్రజాయేషన్ ప్రజాన్న విందత ఐంద్రాగ్నమేకాదశకపాలం సర్వవేత్ ప్రజాగామైంద్రాగ్నీ ఏవస్వేన భాగధేనోపధావేవాస్మై ప్రజా ప్రసాధయతో విందదే ప్రజామైంద్రాగ్నమేకాదశకపాలర్వేత్స్వర్ధమానః క్షేత్రే బాషుజాతేషు వేంద్రాగ్నీ ఏవస్వేన భాగధేయేనోపధావేభ్యామేవేంద్రియం వీర్యం భ్రాతుర్యశ్చ వృంగేమి పాత్మనః భ్రాతుర్యేణ జయతే భవాయేతస్మ ఆత్మాయింద్రియం వీర్యం గ్రామధేయస్ సంగ్రామముపప్రయాచేంద్రాజ్ఞమేకాదశకపాల నిర్వహేత్ సంగ్రామముపప్రయాస్యన్నింద్రాగ్నేయమస్తేన భాగధేయమాపధావతి తావేవాస్మిన్నింద్రియం వీర్యం ధత్త సహేంద్రియేణ వీర్యేణోపప్రయాదజయదినగం సంగ్రామం వివాహేణేంద్రియేణ వీర్యేణ సంగ్రామం జయత్యేంద్రాజ్ఞమేకాదశకపాల నిర్వహేత్ సంగ్రామం ేంద్రాగ్నేస్తేన భాగేనోపధావేవాస్మిన్నింద్రియం వీర్యం ధత్తోనేంద్రియేణ వీర్యేణ వ్యధ్యదే భవానేతస్మాదింద్రియం వీర్యం గ్రామధియేతి జనతామేంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపేత్ జనతామేష్యందింద్రాగ్నేస్తేన భాగేనోపధావేవాస్మిన్నింద్రియం వీర్యం ధత్తస్థేంద్రియేణ వీర్యేణ జనరాయుంద్రియస్వీర్యన ప్రధాత భూషణమేవస్తేన భాగేనోపధావతి సేవాస్మాయింద్రియం వీర్యమన ప్రయక్షతి క్షేత్రవత్యం జలం నిర్వపేత్ జనతమాగత్యేయం వై క్షేత్రస్య పతిరస్యామేవ ప్రతిష్టత్యైంద్రాజ్ఞమేకాదశకపాల ఉపరిష్టాన్ నిర్వపేతస్యామేవ ప్రతిష్టాయేంద్రియం వీర్యమువరిష్టాదాత్మంధత్తే అగ్నయే పృథికృతే పురోడాసమట్టాకపాలం నిర్వపే జ్యోదర్శపూర్ణమాసయాజీ సందమాభాస్యాహం వా పూర్ణమాధీం వాది పాదయే ప్రసోమాయేధోధ్యవసేనై జ్యోదర్శపూర్ణమాసయాజీ సందమాభాస్యాహం వా పూర్ణమాధీం వాది పాదయత్యజ్ఞమేవ పృథికృతస్మేన భాగధేనోపధావతి సేవైనవసాత్మన్ సామపి నయత్యనగ్వాన్ దక్షిణావేక్షమ్యాగ్నే ప్రతపదయే పురోడాసమష్టాగపాలం నిర్వపేద్యాహినాగ్ సన్నం వృత్యమిదరేదగ్ఞమేవ వ్రతపదిజ్ఞస్వేన భాగేయమాపధావతి సేవైనం వ్రతమాలం భయది వ్రత్యోభవత్యజ్ఞే రక్షోగ్నే పురోడాసమష్టాగపాలం నిర్వపేద్యగం రక్షాగం త్రిగజేరన్నగ్నిమేవ రక్షోహనగ్ఞస్వేన భాగేయమాపధావతి స్మాక్షాగస్యపహంతి నిషితాయాగంహిరక్షాగం ప్రేరతే సంప్రేణాన్ని హంతి పరిశ్రుతే రాజయేద్రక్షమనందవచారాయ రక్షోగ్నీయాగ్రానభాగ్యే భవతో రక్షరాగస్తృత్యాగ్నే రుద్రపదే పురోడాసమష్టాకపాలం నిర్వపేదభిజరన్ నేదావాస్య ఘోరాతనోర్యద్రుద్రస్తస్మాగేవై నమావృశ్చరి తాజగాత్రిమాక్షత్యగ్రయే సురభిమదే పురోడాసమట్టాకపాలం నిర్వపే గావో వా పురుషా వా ప్రమీయే రజయో వాస్య భేణజ్యాతనోర్యత్సురభిమీతయైవాస్మై భేణజం కరోతి సురభిమదే భవతి పూజే గంధస్యాపహత్యాగ్నే క్షామవదే పురోడాసమట్టాకపాలం నిర్వపేత్ సంగ్రామే సంయత్తే భాగధేయే నైవైనకం సమయత్వాదానభినిర్దిశమవదే విధ్యంతి జీవ దిశయం పరేషాం ప్రసమీయతే జగదితకం సంగ్రామమభివాగేతానుచ్యతి పూర్వా పరాన్ పంచ ప్రమీయందే పురుషా భూపర్యస్య ప్రియతమాగ్నయే క్షామవదే పురోడాసమష్టాకపాలం నిర్వపే భాగధేయే నైవైనకం శమయతి నైషాం పురాయుషోపర ప్రమీయతే భివాగేషయేతస్య గృహానుచ్యతి గృహాంతఃయే క్షామవదే పురోడాసమష్టాకపాలం నిర్వపే భాగధేయే నైవైనకం శమయతి నాస్యాపరం గృహాంతహతి అగ్నే కామాయ పురోడాసమష్టాకపాలం నిర్వపేద్యం కామోనోపనమే జగ్నిమేవ కామగ్నస్వేన భాగధేయేనోపధావతిసేవైనం కామేణ సమర్థయత్యుపైనం కామోనమత్యగ్నేయమిష్ఠాయ పురోడాసమష్టాకపాలం నిర్వపేత్ స్వర్భమానః క్షేత్రే వాసజాతేషు వాగ్నిమేవ యమిష్ఠగ్నస్వేన భాగధేయేనోపధావతితే నైవేంద్రియం వీర్యం భ్రాతుర్యత్రయోపే భాత్మనా భాతుర్యేణ జగతేజ్ఞయేయమిష్ఠాయ పురోడాసమష్ట ప్రాగపాలం నిర్వేదమానాగ్రస్తేన భాగేనేపధావేవాస్మాద్రక్షాగంధయమయమేనమభిజరన్మట్టాగపాలం నిర్వేద్యమాయమయాగ్నిమేవాయుష్మన్ధస్వేన భాగేనాపధావేవాయుర్వమాయుజ్ఞయ జాతవేదశేపురోణాసమష్టాగపాలం నిర్వేద్భూతికామోగ్నిమే జాతవేదస్తేన భాగేనాపధావేనం భూలింగమయతి భవత్యేవాగ్నేపదేవరోణాసమష్టాగపాలం నిర్వేద్ధృక్కామోగ్నిమేవస్మందస్మేన భాగేనాపధావేవాజస్పదేవరోణాసమష్టాగపాలం నిర్వేద్ తేజస్కామోగ్నిమేవ తేజస్పందస్మేన భాగేనాపధావేవాస్మిన్ తేజో దధాది తేజస్వేమ భవత్యగ్నగే సాహంత్యాయ పురోణాసమట్టాగపాలం నిర్వపేత్ శీక్షమాణాగ్నిమేవ సాహంత్యగ్నస్వేమ భాగేనోపధావతి తేనైవ సహ తేజగం శీక్షరే అగ్నయేన్న పదే పురోడాసమట్టాగపాలం నిర్మభేద్యామయేతాన్నవాన్ భాగేయేనోపధావధిగేవైనమన్నవంతంగరాన్నవానేవ భవత్యగ్నయేన్నాదాయ పురోడాసమట్టాగపాలం నిర్మభేద్య కామయేతాన్నాదశ్యామిత్యగ్నిమేవాన్నాదగ్ఞస్వేన భాగేయేనోపధావధిగేవైనమన్నాదంగరా ఎన్నాదయేమ భవత్యగ్నయేన్నపదయేపురోణాసమట్టాకపాలం నిర్వపేద్య కామయేతాన్నపదశ్యామిత్యగ్నిమేవాన్నపదిగ్ఞస్వేన భాగధేయేనోపధావదిశయేవైనమన్నపలింగరాత్యన్నపదిరేమ భవత్యగ్నయేభవమానాయ పురోణాసమట్టాకపాలం నిర్వపేదగ్నయేపామకాయాగ్నయేజ్యోగామయావేయదగ్నయేభవమానాయ నిర్వపది ప్రాణమేవాస్మిన్ దధారియదగ్నయే పాపకాయ వాచమేవాస్మిన్ తేన దధారియదగ్నయే శుచయాయులేవాస్మిన్ తేన దధాచ్యుదయ వీరాదుర్భవతి జీవత్యేవైతామేవ నిర్వభేచ్చక్షుష్కామోమిదగ్నయేవమానాయ నిర్వపరి ప్రాణమేవాస్మిన్ తేన దధారియదగ్నయే పాపకాయ వాచమేవాస్మిన్ తేన దధారియదగ్నయే శుచయే చక్షులేవాస్మిన్ తేన దధాచ్యుదయజంధో భవతి ప్రేమ పశ్యత్యగ్నే పుత్రపదే పురోడాసమట్టాకపాలం నిర్వపేంద్రాయ పుత్రిణే పురోడాసమేకాదశకపాలం ప్రజాగామోగ్నిరేవాస్మై ప్రజాం ప్రజనయ వృద్ధామింద్ర ప్రయచ్చత్యగ్నే రథపదే దక్షీరేజర్వపేద్య కామయే రథవాన్ సామిత్యగ్నిమేవసమన్నగ్నస్వేన భాగధేయేనోపధావదిశయేవైనగుం రసవంతం కరోతి రసవానేవ భవత్యక్షీరే సాక్షాదేవరసమవరుంధేగ్నగేవ సుమదే పురోణాసమట్టాకపాలం నిర్వపేద్య కామయేద వసుమాన్ సామిత్యగ్నిమేవ వసుమంతగ్ఞస్వేన భాగధేయేనోపధావదిశయేవైనం వసుమంతం కరోతి వసుమానేవ భవత్యగ్నగే వాజసతే పురోణాసమట్టాకపాలం నిర్వపేత్ సంగ్రామే సంయస్తే వాజం వాగేషసంగ్రామం ఖలు వై దేవానాం పాదసదగ్నిమేవ పాదసదగ్నస్వేన భాగధేనోపధావతి ధావతి వాజగృహంతి వృత్రం జయభిదగుం సంగ్రామమసో అగ్నిమన ప్రతిధృషే భవత్యగ్నయే పురోడాసమష్టాకపాలం నిర్వపేద్యస్యాగ్నాభగ్నిమభ్యర్థదే యుర్నిర్దిష్ట భాగో వా ఏతయోరణ్యో నిర్దిష్ట భాగోన్యస్తో సంభవంతో యజమానమభిసంభవతః సగేశ్వర ఆర్తిమాగ్నిమదే నిర్వపతి భాగధేయే నైవైనౌ శమయతి నార్తిమార్చతి యజమానాగ్నయే జ్యోజిష్మదే పురోడాసమష్టాకపాలం నిర్వపేద్యస్యాగ్నిర్ధృతో హృదయగ్నిహోత్రముద్వాజేతపర ఆదేత్యానోద్ధృత్యుత్యాహుత్తథాన కార్యం యద్భాగధేయమభిపూర్వబుద్ధియేమపరోభ్యుద్భ్రియేతాన్నేవాక్షాణాయ సన్నిధాయ మంత్రే ప్రథమం యజ్ఞే అగ్ని స్వాద్యో నేరసి జాత వేదా సకారం ప్రియా ప్రత్యుభాజగత్యాదేవేభ్యోహవ్యం వహత ప్రజానన్నిషంతోభిదేవైనస్వాద్యోన ప్రజనయత్యేషమాసోగ్నిత్యాహృద్యోదిస్వాస్య పరాపతిష్పదే నిర్వపతిదేవాస్యజ్యోతిపరాపతిసందేవారుంధే ద్వాదశగపాలన్యర్వేద్వారుణం సంవత్సరేణైనగ్రస్పదయత్యపభావం వర్ణగం హదే వారుణేనైవైనం వర్ణపాశాన్ముంచ్రావృణ్ణా పునాదిహిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పురాత్యేవైన మాధ్యమస్యాన్నం ప్రజాగామత్సరో వాతస్యాశాన్ ప్రజాయే పశూనాన్నిర్దహరియోనం ప్రజాయే సన్ ప్రజాన్నీంద్రదయద్వే స్వానరో ద్వాదశకపాల భవతి సంవత్సరో వాగ్యర్వే స్వానర సంవత్సరమే భాగధేయేన శమయతి సోక్మే శాంతస్వాద్యోనే ప్రజాం ప్రజనయతి వారుణేనైవైనం వర్ణపాశాన్ముంచతి శిక్రావున్నా పునాదిహిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాద్యేవైనం విందతే ప్రజాం వైష్మాలం ద్వాదశకపాలం నిర్వపేత్తే జాతే గజత్తాగపాల భవతి గాయత్రియై వైనం బ్రహ్మవర్తసేన పునాదియన్నవకపాలస్త్రిపదైవాస్మిన్ తేజోదధాదయద్దశకపాలోభిరాదైవాస్మిన్నన్నాద్యం దధాదయదేకాదశకపాలస్త్రిప్తుభైవాస్మిన్నింద్రియం ద్వాదశకపాలో జగత్తేవాస్మిన్ పశోన్ దాయస్మిన్ జాతకేతామిస్మిన్ నిర్వపతి భూతకేవతేజస్మిన్నాదగింద్రియాచిద్యోదర్శమోర్ణమాసగాజీ సన్నమాచ్యాంబాపోర్ణమాజేం వాజి పాదయతి సువర్గాయ హి లోకాయ దర్శమోర్ణమాసా విద్యే వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపేతమాస్ ం వాదిపాద్య సంవత్సరో వాగ్యర్వేష్మానర సంవత్సరమే ప్రీణాక్యథో సంవత్సరమేవాస్మాపదధాది సువర్గస్ లోకస్ సమస్యాసో దేవతా దేవాన్ వారభ్య సువర్గం లోకమేదివీరేవాసయన వాదస్ బ్రాహ్మణార్దాయవ పురాణమక్షన్నాయమట్టాగపాలన్యర్వ ేష్మానరం ద్వాదశకపాలమగ్నిమద్వాదయశ్చాగపాలవద్ష్టాక్షరాగాయత్రీ గాయత్రోవానేవాగ్రస్తస్మా ఆదిశంకరో యథా జనయ్యదే వసంకరోతి ద్వాదశకపాలో వేష్మానరో భవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సర ఖలు వాగ్నేర్యో నిష్మే వైనయ్యోలింగమయ్యాజ్యమస్యాన్ భవతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపేన్మాదగం సప్తకపాలం గ్రామకామాహవైశ్వానరమధిశ్రయమాదశకపాల వైశ్వానర భవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సర నైవాస్మే జాతాగశ్చా వయతి మారుతో భవతి మరుతో వై దేవానాం విశోదేవ విషే నైవాస్మే మనుష్ట విషమవృంధే ప్తకపాలవతి సప్తగణా వై మరుతో గణశగేవాస్మే జాతానవరుంధేనోచ్యమానాధారయమేవాస్మానవత్మానంగరోతి ఆదిత్యం చరణ్ నిర్వపేత్ సంగ్రామముఖ ప్రయాస్యన్యం వాదిచరస్యామే పూర్వే ప్రతిష్టంది వేష్పాలం ద్వాదశకపాలం నిర్వపేదాయతనం గత్వా సంవత్సరో వాగ్యర్వేష్పాలన సంవత్సర ఖలు వై దేవానామాయతనమే తస్మాద్వాయతనా దేవాసురాణ జగిలయద్వైష్మానరం ద్వాదశకపాలం నిర్వపతి దేవానామేవాయతనేయతేజయతిదగం సంగ్రామమేతస్మిన్వాయేతో ప్రజాతేయో విద్విషాణయోరన్నమత్యవైష్మానరం ద్వాదశకపాలం నిర్వపేద్విద్విషాణయోరన్నం జగ్వా సంవత్సరో వా అగ్నిర్వైష్మానరసంవత్సరస్వలితమేవాద్యినాస్మిన్ ప్రజాతే సంవత్సరాయ వా ఏతౌ సమమాదేయౌ సమమాదేతయోర్య పూర్వభిద్రక్యధికం వరుణాగ్రహ్ణాదివేష్మానరం ద్వాదశకపాలం నిర్వపేత్ సమమానయో పూర్వభిద్రక్య సంవత్సరో వాగ్నిర్వేష్మానరసంవత్సరమేవాద్వానిర్వరుణం పరస్తాదభిద్రక్యజనేహం వరుణాగ్రహ్ణాప్యావ్యం వాదేశ ప్రతిగృహ్ణాది యోమిం ప్రతిగృహ్ణాదివేష్మానరం ద్వాదశకపాలం నిర్వపేదమిం ప్రతిగృహ్యం వత్సరో వాగ్నిర్వేష్మానర సంవత్సరస్వదితామేవ ప్రతిగృహ్ణాదినావ్యం ప్రతిగృహ్ణాత్మనో వాయమాత్మాత్మోదయభయాదత్ ప్రతిగృహ్ణాత్యస్వం వా పురుషం వా వేష్మానరం ద్వాదశకపాలం నిర్వపేదు భయాదత్ ప్రతిగృహ్య సంవత్సరో వాగ్నిర్వేష్మానర సంవత్సరస్వదితమేవ ప్రతిగృహ్ణాదినాత్మనో మహాత్మాత్మాదివైష్మానరం ద్వాదశకపాలం నిర్వపేత్సరిమేష్యాన్ సంవత్సరో వాగ్నిర్వేష్మానరో యథాఖలు వేసంవత్సరం ద్వాదశకపాలం నిర్వపలి సంవత్సర సాదామేవ ప్రత్యవచేతానకామాస్మై ప్రజాభవంతి యో వే సంవత్సరం ప్రయజ్జన విభుంజత్య ప్రతిష్టానో వే సభవత్యేతమేవ వేష్మానరం పునరాగత్య నిర్వపేద్యమేవ ప్రయుంకేతం భాగతేజేన విముంచతి ప్రతిష్ఠత్తేయ్యోత్తమాంగ్రామాచేత్తాం భ్రాతృజాయ ప్రహిణయాన్నిర్గతిమేవాస్మై ప్రహియోగే.